రోదసి 15వ భాగం. అయితే ప్రమాదం జరగకుండా ఆ ప్రయత్నం ఫలించలేదు. 1967 జనవరి 27న నేల మీదే అపోలో క్యాప్సూల్లో పరీక్షలు జరుపుతుండగా 3 అమెరికన్ ఆస్ట్రోనాట్లు అగ్ని ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. చంద్రయానం వాయిదా వేయబడింది. అగ్ని ప్రమాదం జరిగే అవకాశం లేకుండా ఉండే రాకెట్ల రూపకల్పనలో నిపుణులు నిమగ్నులయ్యారు. సోవియట్లకి కష్టాలు తప్పలేదు. 1967 ఏప్రిల్లో ఓ కాస్మోనాట్ భూమికి తిరిగి వస్తుండగా ప్రమాదంలో మరణించాడు. కానీ అమెరికన్ల కృషి ఆగలేదు. 1968 డిసెంబర్లో అపోలో రాకెట్ల మీద పనిచేసే ఓ వ్యోమనౌక చంద్రుడిని సమీపించి 112 కిలోమీటర్ల ఎత్తులో చంద్రుడి చుట్టూ 10 ప్రదక్షిణ చేసి భద్రంగా భూమికి తిరిగి వచ్చింది. చంద్రుడికి సన్నిహితంగా మరికొన్నిసార్లు వెళ్ళారు. చివరికి 1969 జూలైలో అపోలో 11 రాకెట్ 3 మనుషులతో చంద్రుడి వద్దకు బయలుదేరింది. వారిలో ఒక వ్యక్తి చంద్రుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండిపోయాడు. తక్కిన 2 వ్యోమనౌకలో ఒక భాగంలో ప్రయాణిస్తూ చంద్రుడి మీద దిగారు. 1969 జూలై 20న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరో ప్రపంచం మీద కాలు మోపిన మొట్టమొదటి మనిషి అయ్యాడు. అతడు చంద్రుడి మీద పాదం మోపబోతూ అన్న మాటలివి: మనిషికి ఓ చిన్న అడుగు, మానవ జాతికి ముందడుగు. అది జరిగిన పర్వదినం నుండి ఎన్నో అపోలో నౌకలు చంద్రుడి మీద దిగాయి. వాటిలో ప్రతి ఒక్కటి దాని ముందు దానికన్నా ఎక్కువసేపు చంద్రుడి మీద నిలిచాయి. వాటిలోని సిబ్బంది అక్కడి పరిస్థితులను పరీక్షిస్తూ ప్రయోగాలు చేస్తూ గడిపారు. ప్రతి నౌక అందులోని సిబ్బందితో చంద్రుడి నుండి మట్టితో రాళ్లతో సురక్షితంగా భూమికి తిరిగి వచ్చింది. సోవియట్లు చంద్రుడి మీదకి మనుషుల్ని పంపలేదు, కానీ యంత్రాలను పంపి అక్కడి నుంచి మట్టిని తెప్పించుకున్నారు. అలాగే స్వయంచోదితమైన కార్లను కూడా చంద్రుడి మీద దింపారు. అవి చంద్రుడి ఉపరితలం మీద కొన్ని వారాల పాటు సంచరించి ఎంతో సమాచారాన్ని భూమికి ప్రసారం చేశాయి. చివరి అపోలో యాత్ర డిసెంబర్ 1972 జరిగింది. అమెరికాలో చంద్రుడి పట్ల మోజు తగ్గింది. చంద్రుడి వద్దకు మనుషుల్ని పంపే ఉద్దేశం లేకపోయినా ఇతర రకాల రోదసీ పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. అంటే ఇక మనుషులు రోదసీలో ప్రయాణించలేరనా? ససేమీరా కాదు. 1974 ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో జెరాల్డ్ పి ఓనీల్ అనే నిపుణుడు మనుషులు రోదసీలో పట్టణాలు నిర్మించగలరని అన్నాడు. చంద్రుడి మీద గణితవ్వకాలు నిర్వహించి చంద్రుడి చుట్టూ కక్షలో తిరిగే పట్టణాల్లాంటి మహానౌకలు, గాజుతో చేసినవి, లోహంతో చేసినవి, గోళాకారంలో గారె ఆకారంలో ఉన్నవి నిర్మించవచ్చని జోస్యం చెప్పాడు. అటువంటి రోదసీ నగరాలలో వేల మంది, కోట్ల మంది జీవించవచ్చని చెప్పాడు. ఆ నగరాలలో జీవించే మనుషులు సూర్యరశ్మిని గ్రహించగలిగే పెద్ద పెద్ద సాధనాలు చేసి అలా సేకరించిన సూర్యరశ్మిని భూమి మీదకి ప్రసరించగలరట. అలా అందిన శక్తితో భూమి మీద చమురు, బొగ్గు మొదలైన ఇంధనాలన్నీ హరించుకుపోయినా మనుషులు జీవించగలరని చెప్పాడు. నిజంగా ఇదంతా అయ్యే పనేనా? కాదని చాలామంది అంటారు. కొద్ది కాలం క్రితమే చంద్రుడి మీద నడక వట్టి పగటి కళ అని నవ్విన వాళ్ళు ఇలాంటి వాళ్లే. రోదసీ ప్రయాణంలో అత్యంత ఆశాదాయకమైన పరిణామం అమెరికన్ స్పేస్ షటిల్ కార్యక్రమం. 1980 డిసెంబర్ 29న మొట్టమొదటి స్పేస్ షటిల్ భద్రంగా నింగి ఎగిసి భూమి చుట్టూ 3 ప్రదక్షిణ చేసి భూమి మీద దిగింది. మొట్టమొదటిసారిగా ఓ వ్యోమనౌక రోదసీ నుండి తిరిగి వచ్చి ఓ విమానంలా నేల మీద దిగి మళ్ళీ యాత్రకి సిద్ధంగా నిలిచింది. భవిష్యత్తులో ఇటువంటి షటిళ్ళు ఉపగ్రహాలని మోసుకెళ్ళి కక్షలో పెట్టగలుగుతాయి. పెద్ద పెద్ద వ్యోమనౌకల విడిభాగాలు అంచెలంచెలుగా మోసుకెళ్ళి కక్షిలో తిరుగుతూ వాటిని ఓ సమగ్ర నౌకగా పేర్చగలుగుతాయి. తరువాత ఇంజనీర్లు కూడా వెనకే వెళ్ళి అలాంటి విడిభాగాలని పవర్ స్టేషన్లుగాను, ప్రయోగశాలలుగాను, స్థిర నివాసాలుగాను కూర్చగలుగుతారు. అసలు రోదసీలో మానవుల సాహసయాత్రలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయేమో